ధ్యానము 34వది. మనస్సును పరిశుద్ధం చేసి దానికి ఏకాగ్రత చేకూర్చి ప్రశాంతంగా అంతర్ముఖంగా తీర్చిదిద్దే ప్రక్రియను ధ్యానము అని అందరు. ధ్యాన ప్రక్రియ ద్వారా మనసు నిన్ను నీ అంతరాళాలకు చొచ్చుకొని పోయేటట్లు తోడ్పడుతుంది. అనుభూతి యొక్క సర్వోత్తమ స్థితికి తీసుకు వెళ్ళగలుగుతుంది. సాధకుడుగా ధ్యానం అభ్యసించడంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగాను ఖచ్చితంగాను ఉండడం మంచిది. మొదట్లో ఎక్కువగా ఆశించకు. వెను వెంటనే ఫలితాలు ఇచ్చే ధ్యాన ప్రక్రియ ఉండదు. ఆధునిక శిష్యులు ధ్యానము నుండి ఫలితాలను వెంటనే ఆశిస్తారు. ఇవే వారిలో మిథ్య భావనలు, కల్పనలు, అసందర్భ హోవలు కల్పిస్తుంది. ఇదే ఆధ్యాత్మిక అనుభవాలని వారు అనుకుంటారు. నిజానికి ఈ అనుభవాలు వారి నిద్రాణమైన మనసులోని భావాల ఫలితాలు. తత్ఫలితంగా వారు ఆశాభంగాన్ని పొంది మతి భ్రమణ చెందుతారు. వారు ధ్యానాన్ని ఆపివేయడం కానీ లేక వాళ్ళ పురోగతికి ప్రమాదకరమైన వింతైన పద్ధతులను పాటించడం కానీ మొదలు పెడతారు. ధ్యానం ఒకే విధానం ఉన్న ఒక ప్రక్రియ. ఈ విధానం వైజ్ఞానికమైనది, యథార్థమైనది, స్పష్టమైనది. ధ్యానాన్ని మీరు క్రమబద్ధంగా అభ్యసిస్తే శిఖరానికి చేరుటకు మీకు ఎంతో కాలం పట్టదు. కానీ ప్రక్రియను సంపూర్ణంగా తెలిసి ఉండుట అవసరం. మొదట నీలో గట్టి కోరిక, అదే రగులుతున్న ఒక కోరిక ఉండాలి. ధ్యానం చేయాలని రగిలే కోరిక నీలో ఉంటే ఆ రగిలే కోరికే నీకు దారి చూపుతుంది. సంకల్పశక్తి అవసరం. ఈరోజు నేను ధ్యానంలో కూర్చుంటాను, ఎవరికి నా ధ్యానాన్ని భంగం చేసే శక్తి లేదు, ఆలోచన మనస్సు యొక్క ఉత్పత్తి నేను ఊహకు చెందను, అర్థరహిత భాషల వలన చేసే నీ మనస్సును దాటి వెళ్ళడం నువ్వు నేర్చుకొని నీ చైతన్యంలోని ఆఘాతలకు వెళ్ళగలిస్తే అప్పుడు నీ దేహం, ఊపిరి, మనస్సు ఏ దారికి అడ్డురావు. అర్ధరహిత భాషను చేసే నీ మనస్సును దాటి వెళ్ళడం నువ్వు నేర్చుకొని నీ చైతన్యంలోని అగాధ రోధులకు వెళ్ళగలిస్తే అప్పుడు నీ దేహం, ఊపిరి, మనస్సు నీ దారికి అడ్డురావు. వాటికి నువ్వు శిక్ష ఇవ్వకపోవడం చేత నువ్వు ధ్యానం చేస్తావన్న నిశ్చయానికి రాకపోవడం వల్ల అవి నీ దారిలోనికి అడ్డంగా వస్తున్నాయి. ఏకంగా ఒకేసారి నీ ధ్యానానికి ఉదయము, పడుకునే ముందు ఏ సమయంలో చేయగలవో నిర్ణయించి సమయం ఏర్పరచుకోవడం నువ్వు నేర్చుకోవాలి. బాహ్య ప్రపంచంలో వస్తువుని చూసి పరిశీలించడం నీకు నేర్పబడ్డాలి. ఎవ్వరూ కూడా నీ అంతరంగంలో చూసి కనుగొనడం నేర్పలేదు. ధ్యాన పద్ధతి తప్ప ఇంకే పద్ధతి లేదు. ధ్యానం ఇవ్వగలిగే శక్తి ప్రపంచంలో ఇంకే వస్తువు ఇవ్వలేదు. నీకు ధ్యానం చేయాలని లేకపోతే ధ్యానం చేయకు. ధ్యానం చేయాలని అనుకుంటే నువ్వు ఒక అలవాటు అలవర్చుకోవాలి. ఎందుచేతనంటే అలవాటు నీ నడవడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. నీ నడవడిని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. నిజంగా నువ్వెవరో తెలుసుకోవాలనుకుంటే నీకున్న ముసుగులను నీకున్న ముసుగులను ఒకదాని తర్వాత ఒకటి తొలగించి వేయాలి. నువ్వు పూర్తిగా నగ్నమైపోవాలి. నువ్వు అగ్నిలోనికి ప్రవేశించాలి. నువ్వు దానికి సంసిద్ధం అవుతే జ్ఞానపదంలో వెళ్ళడం నువ్వు నేర్చుకోగలవు. బాహ్య ప్రపంచంలో ఏ వస్తువు కూడా నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. ఎందుచేతనంటే అన్ని వస్తువులు మార్పుకి, చావుకి, క్షీణతకు, కూడడానికి గురి అవుతాయి. ఏది మార్పు చెందడానికి వీలవుతుందో, కలకాలం ఉండదో, అది నీకెప్పుడూ సంతోషం ఇవ్వజాలదు. అది నీకు క్షణిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. ఈ క్షణిక ఆనందమే ఆనందం అన్నది ఉన్నదని చెప్పడానికి నిదర్శనం. ఈ క్షణిక ఆనందమే ఆనందం అన్నది ఉన్నదని చెప్పడానికి నిదర్శనం. నీవు తప్పు ప్రదేశంలో వెతుకుతున్నావు. శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందితే, శాశ్వతమైన ఆనందాన్ని గ్రహిస్తే అప్పుడు నువ్వు స్వతంత్రుడివి అవుతావు. ఈ స్వాతంత్ర్యం కోసమే, ఈ ఆనందం కోసమే నువ్వు జీవిస్తున్నావు. ధ్యానంలో నువ్వు కూర్చున్నప్పుడు ఎటువంటి కాంతులను చూడాలన్న తాపత్రయం పడవద్దని నీకు నా సలహా. నీ ఆసనాన్ని పూర్తి చీకట్లు ఏర్పరచుకో. అప్పుడు నువ్వు చల్లని కాంతిని చూడగలుగుతావు. నువ్వు ఎటువంటి కాంతిని చూడలేకపోతే లోకాతీత దృశ్యం లేక అనుభూతి పొందకపోతే చింతించుకో. నీ కోర్పు ఉండి ప్రశాంతంగా కూర్చోవడం నేర్చుకోగలిగితే జీవిత కాంతుల కాంతం నీకు గోచరం అవ్వడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు ఏవేవో కాంతులు వస్తున్నట్టు భావించడం ప్రమాదకరం. ఆ వెలుగు నీకు గోచరం అవ్వడానికి నిరీక్షిస్తూ చీకట్లో కూర్చోవడం నేర్చుకో. ధ్యానంలో కూర్చున్నాక ఎటువంటి అనుభూతిని పొందకపోవడం సరైన అనుభవం. నువ్వు ధ్యానం క్రమపద్ధతిలో చేసుకుని పోతే నువ్వు ముందుకు పోవడం లేదని అన్నట్టు విచారించవలసిన అవసరం ఉండదు. నువ్వెక్కడ ధ్యానం చేస్తున్నా లేక ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నా నువ్వేదో ఒకటి చేస్తున్నావు. నీ చర్యకు ప్రతిఫలం అందలేదని అనకు. అలా ఆలోచించకు. అది సాధ్యం కాదు. నువ్వేదో చేసి దానివల్ల ఏమి ప్రయోజనం చెందడం లేదంటే అది అసాస్యమవుతుంది. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు క్రమపద్ధతిగా ధ్యానం చేయడం నేర్చుకుంటే నీ బుద్ధి అంతరంగంలోనూ బయట అన్ని రంగాల్లోనూ నీకు సహాయం చేస్తుంది. నువ్వు నాలుగు విషయాలపై శ్రద్ధ వహించాలి. పట్టుదల పెంపొందించుకోవడం, ప్రార్థన చేయడం నేర్చుకోవడం, నిర్దేశించిన ప్రకారం ధ్యానం చేయడం నేర్చుకోవడం, అంతరంగ ఆధ్యాత్మిక శక్తులను క్షీణపరిచే స్వీయ నిర్మిత అపరాధ భావన నీ మనసులోనికి రానివ్వకుండా ఉండడం. నిస్వార్థ పనులు దినచర్యలో భాగంగా చేస్తూ ఆధ్యాత్మికతను నేర్చుకో. రోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం నేర్చుకో. చాలాసేపు కూర్చుంటూ ఊహాసోదాలు నిర్మించుకుంటూ నిన్ను నువ్వు వంచన చేసుకోకు. కొన్ని నిమిషాలు ధ్యానం చేసి జీవితాన్ని అనుభవించు. ధ్యానం చేయడం నేర్చుకో. ఇప్పుడు ఇక్కడ ఉండడం నేర్చుకో. ధ్యాన వైద్యం అత్యుత్తమమైనది. ధ్యానము, స్వీయ ప్రయత్నము, అంతరంగ జీవితాన్ని పరిశోధించేది. కాలక్రమేణా నీకు అన్ని రహస్యాలు వెల్లడి చేసేది. ధ్యానము, స్వీయ ప్రయత్నము అంతరంగ జీవితాన్ని పరిశోధించేది. కాలక్రమేణా నీకు అన్ని రహస్యాలు వెల్లడి చేసేది.